అస్మాయదు ప్రతవదేతురాజ ప్రయోహన్ స్తోమం మాహీనాయ విశేషమాయాద్ధీగవోహలింద్రాయ బ్రహ్మాణి రాతత మా అస్మాయదు ప్రజాయ ప్రయం శివరామ్యాం ఘోషమవాధే సువృక్తి ఇంద్రాయ హృదామన సామనీషా ప్రత్నాయ పత్యేధియో మర్జయంత అస్మాయి సత్యముపమం స్పర్శాంభరామ్యాం ఘోషమహాస్యేన మంహ్యష్ఠరమక్షోక్తిభిర్మతీనాం సోవృత్తిభిః సూరిం వాధ్యై అస్మాయి దుస్తోమం సంహీనో విరథన్నదష్టేవ తత్సీనాయ నిరశ్చ గిర్వాహసే సువృక్తీంద్రాయ విశ్వమిన్వం మేధీరాయ అస్మాయి సుమశ్రమస్ంద్రాయాకం జుహ్వా ఆసమంజే వీరందానౌకసంబంధ్యై పురాంగోర్తశ్రవసం ధర్మాణం అస్మాయి దుర్తష్టాదక్షద్వజ్రం స్వస్తమం పర్యామృణాయ వృద్ధస్థిన మర్మ తులంగీశానస్తు జాకీ జేధా అస్యేదు మాతు సవర్ణేషు సద్యో మహః పితుంబ వివాంఛారవన్నాయపచీయాన్ విద్యద్వరాహం తిరో అద్రిమస్తా అస్మాయిరుగ్నాశ్చి దేవపత్నీరింద్రాయార్కమరిహత్య ఊహ పరిద్యావా పృథివీలభ్రగుర్వీరాస్య దేవ హిమానం బలిష్టః అస్యేదేవ ప్రలీరిచే మహిత్వం దివస్ పృథివ్యా పర్యంతరిక్షాద్ స్వరాలింద్రోదమా విశ్వరోర్తస్వరిరమత్రోపవక్షేరణాయ అస్యేదేవ శవసా సుషందం వివృష్టన్ వజ్రేణ భద్రమింద్రాః దానౌ రాణ అవనీరముంచదభిశ్రవో దావనే సచేతాః అస్యేదు క్లేశసారంతః సింహవః పరియద్వజ్రేణ సీమయచ్చత్ ఈశానగ్రంథాసుచేతశశ్చంతుర్వీతదే గాథంతుర్వణిః కః అస్మాయిదు ప్రభరాతూతూజానో వృత్రాద వజ్రమీశానః కేధాః గోర్ణ పర్వ విరదాతిరశ్చేశ్చన్నన్నాంశాం చరధ్యై అస్యేదు ప్రబ్రూహి పూర్వ్యాణి తులస్య కర్మాణి రమ్య ముక్తైః యుధేదిష్ఠాన ఆయుధాన్ ఘాయమానో నిరీణాతి శత్రోన్ అస్యేదు భిజా గిరయశ్చ దృష్టాఖ్యావాః చ భూమా జనుషస్తుయేతే ఉపోహోవేనస్య జోగోవానమోణిం సత్యో భూవద్భీర్యాః యదోధాః అస్మాది దుర్తరూదాయ్యేషామేకో యద్వౌరే భూరే రీషారః ప్రైతశం సూర్యే పస్ప్రధానం సంవశ్మే సుష్మీమావదింద్రాః ఏవాతే హారియోజనాసువృక్తీంద్ర బ్రహ్మాణి గోతమాసో అక్రమ్ ఐషో విశ్వపేషసంధిగంధా ప్రాతర్మక్షూధిరావశుద్ధిగమ్యాత్ యేకయుద్ధం యశ్చర్షణీనామింద్రం తంగేర్భిరభ్యర్చాభిః యః పచ్యేతే వృషభో వృష్ణ్యాః వాన్ సత్యః సత్వాః పురువాజః సహస్వాన్ తమోనః పూర్వే పితరో నవగ్భాః సప్త విప్రాసో అభివాజయంతః నక్షద్భాభం తతూరిం పర్వతేష్ఠామద్రోఘవాచం మతిభిశ్చవిష్ఠం తమీమహ ఇంద్రమస్య రాజః పూర్వీరస్య నృపతః పురుక్షోః యో అస్క్రేధో యురజరస్వర్భాంతమాభార హరివో మాదయ్యై తన్నో వివోచో యదీతే పురాజిత్యనిదార ఆనశః సున్నమింద్ర కస్తే భాగః కిం వజో దుద్రఖిద్ధ పురుహూత పురువసోదుర్ఘ తమ్ పృచ్చంతి వజ్రహస్తం రథేష్టామింద్రం వేపీ వక్వరీయస్య నూగీః తు విగ్రాభం తు వికూర్మిం రభోదాంగాతుమీషే రక్షతే తుమ్రమచ అయాహత్యం మాయయా వా వృధానం మా నోజువా స్వతవః పర్వతేన అచ్యూతాచిద్విలీతాస్వాజోరుజోవిదృష్టాభిరతావిరక్షిన్ తంబోధిజానం యశ్చాశవిష్టం రత్నం రత్నవత్పాదితం సాయధ్యై సనో వక్షతరిమానస్తు వర్ణేంద్రో విశ్వాన్యతి దుర్గాణి ఆజనాజ దృక్పాడే పాక్షీవాణి దివ్యాది దీపజోంతరిక్షా తపాహృషం విశ్వత శోచిషాతాం బ్రహ్మద్విషేషోచక్షామయ పశ్చాత్ భోజనస్ దివ్యస్ రాజా పార్థివస్ జగరతస్తేషసంద్రగ విష్వజ్రం దక్షిణజింద్రహస్తే విశ్వ అజుర్యదయమాయా ఆసయ్యదమింద్రణ స్వస్తిం శత్రుతోరిజాదృహదీమృద్ధా జయాదాసాన్యార్యాణివృద్ధాకరో వజ్రం సుతానాహూషాణి సదో నియుద్ధ్య పురోహోదవేధో విశ్వమారాభిరాగ్రయజ్యో గజాదేవో వరదేన దేవ ఆభిర్యాహిమద్రియస్మసింగో వృషభో నీమేక కృష్టిష్ట్యావదతి విశ్వాశ్వతో అదాశుషో గయస్ ప్రయంతసే సుష్మీతరాజ భేద త్వమత్యదింద్రుత్సమావశుశ్రూషమాణస్తం వాసమర్యే దాసం యక్షుష్టం కుజవన్యస్మారంధయ ఆర్జునేయాయ శిక్షన్ త్వం ధిష్ణో దృషతా వీతహర్యం ప్రావో విశ్వాభిరూతిభిః సుదాసం ప్రవోరోకుత్స్యం దశదశ్రుమావక్షేత్రసావృత్తహత్యేషు పూర్వం తన్నభ్రమణో దేవీతౌ భూరిణి వృత్తాహర్యశ్వహంసి త్వన్నిదస్మిచుమోరింధునించాస్వాహాపయోదభీతరే సుహంతో ప్రవచ్చూత్రాని వజ్రహస్తాలి నవయత్పురో నవతించ సద్య నివేశనేశ తావేషిణహం చ వృత్తన్నమూచి ఉదాహన్ సదాతాతీంద్రభోజనాదిరాతాసురే సుదాసే వృష్ణేతే హరి వృషణాజునజ్ఞవ్యంత బ్రహ్మాణి పురుషాక వాజం మాదే అస్యాం సహసావన్ పరిష్టావఘాజ భూమహరివ పరాదై రాయస్వనో వృకేభిర్వరోథైస్తవ ప్రియాసః సూరిషు శ్యామ ప్రియాభరిద్దే మఘవన్నభిష్టో నరో మదేమ చరణే సఖాయ నిరాత్మం శిశేష్యది జిగ్వాయ శంసస్యం కరిష్యన్ సద్యశ్చిన్వతే మఘవన్నభిష్టో నరశంసంత్యుత్థ శాస ఉక్థా ఏతే హవేభిర్విపాణి ప్రదాశన్నస్మాన్ వ్రేణీష్వయుజ్యాయ తస్మై ఏతే స్తోమా నరాంభ్యమస్మద్యం చోదతో మఘాని తేషామింద్రవృత్రహత్యే శివో భూస్సకాశూరో వితాచృణా నోయింద్రజోహస్తవ మానభూతి బ్రహ్మజూతస్తన్వామృతస్వ ఉపణోవాజాన్నిమేష్యుపస్తీయూయం పాతస్వస్తిభిస్తదాన ఆయాహి సుశోపాహిత ఇంద్ర సోమం వివాహివరిస్తమ ఆత్మా బ్రహ్మయుజాహరీ వహతామింద్రకేశిరా ఉప బ్రహ్మాణి నశృణు బ్రహ్మణస్తా వయం యుజారో మమామింద్రసో వినా సుతావంతోహవామహే ఇంద్రమిద్గాధినో బృహదింద్రమర్తేభిరక్కిణ ఇంద్రం వాణీరనూషత ఇంద్రనిర్ధర్యోస్తాసంమిశ్ల ఆవచోయుజా ఇంద్రో వజ్రీణ్య ఇంద్రో దీర్ఘాయ చక్షస ఆసూర్యం రోహయ దివి విగోభిరద్రీమయ్యయత్ ఇంద్రం వో విశ్వతస్పరిహవామహేజనేభ్య అస్మాకమస్తు కేవల ఆంతరిక్షమతిరన్మదే హోమస్య రోచనా ఇంద్రో యదభినందరం ఉద్గాజంగీరాభ్యావిష్కృణ్వాసీ అర్వాంచం నుదేవలం ఇంద్రేణ రోచనాదివో గ్రహణాలీ సంహితాని చ స్థిరాణి నవరాణుదే అపామోర్మిర్మదన్నివస్తోమరింద్రాజిరాజతే విజయమదారాజిణో ఇంద్రేణ సంహిరక్షరథే సంజన్మాన అవిభ్యుదా మందోపర మానవచ్చత అనవన్యైరభిద్యోభిర్మఖ సహస్వదర్జతి గణేరింద్రస్య కామ్యైః ఆదః స్వధామనోర్గర్భత్వమేరిరే దధానామరిజ్ఞయమ్ ఇంద్రోదీచాస్తభిర్వృత్రాణ్యప్రదిష్కృతః జఘానవతీర్ణవ ఇచ్చన్నస్వస్య యచ్చిరస్పర్వతేష్వశ్రితమ్ తద్దీనచ్చర్యణావతి అత్రాహ గోరమన్మతరణామత్వష్టోరపీజ్యమ్ ఇచ్చాచంద్రమనసో గృహే పాచమష్టాపాదీ మహం నవస్రగ్నిమృత స్పృశం ఇంద్రాత్మరీ తన్వం మమే అనుత్వానోదశీ ఉభే కక్షమాణమధువేలా ఇంద్రయద్దస్యుహాభావః ఉత్తిష్టన్ నోజసాతః పీత్తీశిప్రే అవేపజః సోమమింద్రచమో సుతం బింధి విశ్వాపర్దిషః పరిబాధో జహీవృధాః వసస్పాషం దదాభార యద్వీరాంద్రయస్థిరేత్పర్షాలే పరాభృతం వసస్పాషం దదాభార యస్య తే విశ్వమానుషో భూరేర్దత్తస్య వేదతి వసస్పాషం దదాభార ప్రథం రాజం చర్షణీనామింద్రం స్తోతానవ్యం గేర్భే నరం ఘిష్టం యస్మిన్నుత్థానిరణ్యం ది విశ్వారిజశ్రవస్యా అపామవోనస ముంద్రే తం సుష్టుత్యాపీవాసే జ్యేష్ఠరాజంభరే కృత్నం మహాయం సనిర్భ్యాః అయమూతే సమాదసి కపోతరివగర్భాధిం వచస్తచ్చిన్నవోహసే స్తోత్రం రాధానాం పదే గిర్వాహో వీరస్య త్రిభూయస్తు సూరుదాః ఊర్ధ్వస్తిష్ఠానభూతరేస్మిన్ వాజే శతగ్రతో సమన్యేషు ప్రవామహై ప్రణేతారంభస్యోచ్చాకర్తారం జ్యోతిః సమత్సు సాసహ్వాం సంవిధామిత్రాన్ సనః ప్రబ్రిల్లారయాతి స్వస్తినా వాపోర్భూతః ఇంద్రో విశ్వా అతిర్ద్విషాః సత్వంద ఇంద్రయాజేర్దశ స్యాత్ గాతుజాత అచ్చాదనః సుమ్నన్నేషి తమింద్రం వాచజామసి మహే వృత్రాయ హంతవే సమృషాభిషభోభూదరే ఇంద్రస్తదామనే కృతవోజిష్ఠ సమలే హితః యుమ్నీ శ్లోకీ స సౌమ్యః గిరావజ్రో న సంభృతస్తపదో అనపచ్యుతః అవక్షరిష్వో అస్త్రేతః ఇంద్రమింకాధిరో బృహదింద్రమర్కేభిరక్షిణాః ఇంద్రం వాణీరలోషసః ఇంద్రనిర్ధరిజోస్తచ సంమిశ్ల ఆవచోయుజాః ఇంద్రో వజ్రీరణ్యజాః ఇంద్రో దీర్ఘాయ రక్షస ఆసూర్యం రోహయద్దివి నిజోభిరద్రీమైరయత్ ఆయాహి సుషో వాహిత ఇంద్ర సోమం వివాహాదిమాం ఏదం బలిః సదోమమ ఆత్వా బ్రహ్మయుజాహరి మహాతామింద్రకేశిరాః ఉప బ్రహ్మాణిరశ్రణో బ్రహ్మాణస్తావయం యుజాసో మపామింద్రసోమిరాః సుతావంతో హవామహే ఇంజంతి బ్రధ్రమనుషంచరంతం పరితస్థుషాః రోచంతే రోచనా దివి యుంజంత్యస్తేనామ్యాహరి విపక్షసారథే శోణాః ధృష్టో నివాహస కేతుం కృణ్వన్న కేతవే పేషో మరియా అపేషసే సముషద్భిరజాయథాః ఉదృత్యం జాతమేదసం దేవం వహంతి కేతవాః విషే విశ్వాః జయసూర్యం అపత్యేతాయవో యథా నక్షత్రాయం త్యక్తుభిః శూరాయ విశ్వచక్షసే అదృష్టం నస్య కేతవో విరశ్మజోజనాం అను భాజంతో అగ్నయో యథా కర్ణిర్విశ్వదర్శనోజ్యోతిష్కృతాధిథోరియ విశ్వమాభాధిరోచన ప్రత్యం దేవానాం విష ప్రత్యం ఉదేష్మారోషీ ప్రత్యం విశ్వం స్వర్దృశే ఏనాః పావకచక్షసాభురణ్యం తం జనాం అను తం వరుణ పశ్యతి విద్యామేషిరదస్పృత్వహర్మిమాహానో అక్తుభిః పశ్చం జన్మాహారిశోర్య సప్తత్వా హరితో రథేవహంతి దేవసోర్య శ్రోతిష్కేశం విచక్షణం అయుక్త సప్తశుంధ్యువస్సూరో రథస్య నత్యాః తాభిర్యాతిష్పయుక్తిభిః అవిత్వావచ్చసాగిరస్థించీరాచరణ్యవాహ అభివత్సన్నధేనవాహ తా అర్షంతి శుభ్రియ ప్రించేర్వచ్చసా ప్రియ జాతం జాత్రీర్యతా హృదా వజ్రావసాధ్యేర్మృయమాణ బహ్యమాయుధృతం వజ ఆయంగో పృష్ణీరక్రమేతసం మాతరం పుర పితరం చ ప్రయం స్వాహ అంతశ్చరతిరోచనాశ్చ ప్రాణాదపాన వ్యజయమహిడస్వాహ త్రింశద్ధామావిరాజతి వాక్పతంగో ఆశిశ్రయత్ ప్రతిమస్తోరహద్యుభిః యచ్చక్రావాచ వరుభన్నంతరిక్షం విషాసథ సందేవామదమృషాః చక్రోవాచ మధృష్టాభిష్ణుః మంహిష్టామదర్దిమి శక్రోవాచ మధృష్ణుః దామధర్మం విరాజతి విమదం పరిహిలాసనం తంబోదస్మృతీశహన్మసోమందానమంధస అభివత్సన్న స్వసరేషు ధేనవ ఇంద్రం గీర్భ్యన్న వామహే దృక్షం సుదానం తవీషేభిరావృతం గిరిన్న భూర్భోజసం సుమంతమం వాజం శతినం సహస్రిణం వక్షూగోమం తవీమహే తద్వాజామి సువీర్యం తద్బ్రహ్మ పూర్వచిత్తయే ఏనాయతిభ్యో భృగవేహరే హితేన ప్రస్కణ్వమావీథ ఏనా సముద్రవసేజో మహీరవస్తరింద్రవృష్ణీదేశవాహ సత్యస్థోహస్మహిమానసన్నశేషం క్షోళీరగ్రహదే కన్నవ్యో అతదీరాధురోళీణీరమద్యాః నహీన్నస్య మహిమానమింద్రియం స్వగృణంత ఆనశో కదుస్తువంతరతయంత దేవతర్షి కో విప్రవోహతే కదాహవం మఘవన్నింద్రసుందత కదుస్తువత ఆగమః అభిప్రవస్సురాధతమింద్రవచ్చయథా విదే యోజరితృభ్యో మఘవః పురోమతు సహస్రేణేవ శిక్షతి శతానీకేవ ప్రదీగాని దృష్టో జాహంతి వృత్రాణి దాశుషే విరేణీవ ప్రరసాస్తాణి పురోభోజత ప్రదర్శతం దురాధ సర్పచ్చా శక్రమభీష్టాయే యస్తున్మతేస్తు వతే కామ్యం వసు సహస్రే శతానీకాహేతయో అస్య దుష్టరాజింద్రస్య సమిషో మహీః గిరిర్న భుజ్మా మఘవత్స్వపిన్వదే సుదామందిషః అయం హత్వా సుతావంత ఆపో న వృత్తవర్హిణః పవిత్రస్య ప్రస్రవణేష వృత్రహన్వరి గోతార ఆసతే స్వరం జిత్వా సుతేన రోపసో నిరేక ముఖ్యినాః కదా సుతంత్రిషాణవోకాగమీంద్రస్వబ్దీవంసకః కణ్వేభిర్ధిష్ణవాధిషద్వాజం రర్షి సహస్రిణం విషంగారోపం మఘవన్ విచర్షణే మక్షో గోమంత భీమహే కైం వేద సుతేన చాపిబం తంగద్వయో దధే అయ్య పురో విభేదత్యోజసామందానశ్చిప్రంధత దానామృగోణవారణ పౌరుత్రాచరథం దధే నగిష్టానియ మదాసుతే గవో మహాంశ్చరస్యోజసా యభుగ్రస్వన్నరిష్ట స్థిరోరణార సంస్కృత స్తోతుర్మఘవా శృణమద్ధమం నేంద్రోషత్యాగమత్ విశ్వాకృతేన అభిభూతారం నరం సజోస్తదక్షురింద్రం జయనుశ్చ రాజసే కృత్వా వరిష్ఠం వర ఆమురేముతోగ్రమో జ్యేష్ఠం తపసం తరస్మినం శమీం రేభాసో అస్వరం నింద్రం సోమస్య పీతయే స్వర్పదిం యదీం వృదే ధృతం వ్రతో హ్యోజసాసమూతిభిః నేమిన్నేమిక్షేషామేషం విప్రాభిస్వరా సుదీతయో అద్రుహో వికర్ణేతరస్మిన సమృక్వభిః తమిందం జోహవీమిమఘవానముగ్రం సత్రాదధానమప్రతిష్కృతం శవాంసి మంహిష్ఠో గీర్భిరాజయజ్ఞినో వవర్తద్రాజేనో విశ్వాసుపథా కృణోతు వజ్జీ గాయింద్రభుజ ఆభరస్పర్వా అసూరేభ్యః స్తోతారమిన్మఘవన్నస్య వర్ధజయజే చత్వే రక్తపరిహితః యమింద్రదిషేత్తమస్వం గాం భాగమవ్యయం యజమానే సంవతి దక్షిణావతి తస్మిన్ దంధే హిమాపణౌ ఇంద్రోదాయ వృధే శవాసే వృత్రహానిభిః తమిన్మహస్వాజిషూతే బ్రహ్మే హవామహే సవాజేషు ప్రణోమిషత్ అసిహిమీరేమ్యోది భూరి పరాదతిః అసీత భ్రస్తేజద్వృధో యజమానాయ శిక్షసి సంవర్తే భూరి దేవసు యదుదీరత ఆజయో ధృష్టవే ధీయతే ధనాః యక్ష్వామదచ్యుతా హరికంభనః కంభసౌ దధో స్మాన్ ఇంద్రవసౌ దధః మదే మదేహినో దవిరుయూథాగవాః మృజక్రతుః సంగ్రే భార్య పురుషతో భార్యా హస్త్యావసు శిశిరాయ ఆభార మాదయస్వసుతే సదాశవసే సూరరాధసే విద్మా హిత్వా పురోవసోపకామాంతసృగ్మహేతానోహితాభవేత ఇంద్రజంతవో విశ్వం పుష్యంతి వార్యం అంతర్హిక్ష్యో జనానా వర్యో వేదో అదాశుషాం తేషాం నో వేదాభర స్వరూపకర్తృమూతరే సుదుఃఖామివ కోదుఃఖే జుహోమసిద్యమిన్యమి ఉపనస్తవనాగహి సోమస్య సోమపాస్తిమ గోదారిద్రేమతో మదాః అథాతే అంతర్మానాం విద్యావయసుమతీనాం మానో అతిఖ్య ఆగహి శుష్మింతమన్నభూతరే దిమ్నిలం పాహి జాగ్రీవిం ఇంద్ర సోమం శతగ్రతో ఇంద్రియాణి శతగ్రతో జాతే జనేషు పంచసో ఇంద్రకాళీ ఆవృణే అగన్నింద్రశ్రవో బృహద్యుం నందధిష్వదుష్టరం ఉత్తే సూక్ష్మం తిరావతి అర్వావతో నాగహ్యథో చక్రపరావతః పులోకో యస్తే అద్రివ ఇంద్రే శతర ఆగహి ఇంద్రో అంగమహద్భయమభీషదపచ్చుచ్యవత్ సహి స్థిరో వితర్షణిః ఇంద్రశ్చ మృళయాదినో నః పశ్చాదశన్నశత్ భద్రం భావాదినః పురః ఇంద్రాశాభ్యస్పతి సర్వాభ్యో అభయం కరత్ నేతాశత్రోన్ వితర్షణిః కయీం వేదసుతే తాపిబంధ్వజోదే అయ్యః పురోభిషత్యోజామందానశిప్యంధస దానామృగోణవారణ పూరుత్రాచరథం దధే నకిష్టా నిజమదాసుతే గమో మహాంశ్చరస్యోజసా యముగ్రస్వన్నష్ఠిరోరణాయ సంస్కృతః యది స్తోత్రం మఘవాధృణవర్ధవన్నేంద్రో జోషత్యాగమత్ వయం హత్వా సుతావంతాపోనవృత్తపరిషిణః పవిత్రస్య ప్రస్రవణేన వృత్రహన్ పరిస్తోతార ఆసతే స్వరం చిత్వా సుతేన రోపసో దిరేకముఖినః కదా సుతం తృషాణవో కాలమ ఇంద్రస్వబ్దీరపంసరగః కణ్వే హృద్ధిష్టవాధిషద్వాజం వర్షిసహస్నిడం విజంగరూపం మఘవన్ విచర్షణే మక్షూ గోమంత వీమహే శ్వాయం దరివయసోనిజం విశ్వేదింద్రస్య భక్షత వసూని జాతే జనమానమోజసః ప్రతిభాగం నదీధివ అనర్షరాజిం వసుదాముపస్తు భద్రాయింద్రస్య రాతజాః సోమస్యేకామం విధాతో నరోషతి మనో దానాయ చోదయన్ బ్రహ్మాదిత్య మహాది మహస్తే సతో మహిమాపాదస్యేద్ధాదేవ మహాది భక్సోర్యశ్రవస మహాసి సత్రాదేవ మహాసి మహాదేవానామసృజ పురోహితో విభుజ్యోతిరదాభ్యాం ఉదుత్యే మధుమత్తమాగిరస్తోమా శరీరతే సత్రాజితో ధనసాక్షీతో తజో వాజయంతో రథాదివ కణ్వాదివ భృగవ సూర్యాదివ విశ్వమిద్ధితమానశ ఇంద్రం స్తోమేభిర్మహయంతాయవ ప్రియమే ధావోస్వరన్ ఉదిన్వస్తేంద్రోధనం నదిద్యుధా జయింద్రో హరీవాన్నదభందితం రిపోదక్షం దధాతి సోమిని మంత్రమకర్వం సుదీతం సుపేశాసం దధాత జగ్నిదేష్వా పూర్వేష్టన ప్రసీతరస్తరమితయ్యయింద్రే కర్మణా భువద్ ఏవాహ్యసే వీరయుదేవాశూర ఉత స్థిర ఏవాతే రాధ్యం మనాః ఏవారాతిస్తూ వీమఘ విశ్వే భిద్ధాని ధాతృభిః అధాదిదింద్రమేతదా మోర బ్రహ్మేవ తంద్రర్భో వాజానాం పతే వత్స్వాహృతస్య గోమతః ఏవాహ్యస్య సోనృతాః విరక్షీ గోమధీమహి పక్వాశాఖానదాశురే ఏవాహితే విభూతయభూతయ ఇంద్రమావతే సద్యశ్చిత్సంతి దాశురే ఏవాహ్యస్య కామ్యాస్తోమ ముక్తం చ శంస్యాః ఇంద్రాయ సోమ పీతరే తందే మనం గృణీమ శిర్షణం ప్రత్యుదాహ సహిం ఉలోకృత్నమోహరిశ్రియం ఏన జ్యోతిరుం శాయవే మనవే చ వివేదీథ అందానో అస్య బర్హిణో విరాజసి తదద్యాచిత్త ముక్తిరో నష్టవంతి పూర్వథా వృషపత్నీరమోజయా దివేదీవే తమ్ అభిప్రగాహయత పురుభూతం పోరుష్టుతం ఇంద్రనం గేర్భిస్త విషమావీవాసత యస్యద్దివర్హసో బృహత్సాధార రోదసీ గిరీం వజ్రాహం అపస్వర్వషత్వనా సరాజసి పురుష్టుతం ఏకో వృత్రాణి జిఘ్నసే ఇంద్రజయేత్రాః శ్రవస్యాః చ యంతవే వయముత్వామ పూర్యస్థూరం నకచ్చిదంతో వశ్యవాహ పాజే చిత్రం భవామహే ఉపత్వా కర్మన్ నూతలే సరోజభోగ్రశ్చామజోధిషత్ స్వామిధ్యవితారం వృధమే సఖాః జయింద్రసానసిం యోన ఇదమీదం పురా ప్రవశ్యాలినాయ నమో వస్తుషే సఖాహాయరింద్రభూతలే హర్యశ్వం సత్వాదిం జర్ఘణీతహం సహిష్మాజో అమందత ఆదురవ్యవశ్వం స్తోత్రభ్యో మహరాశరం ఇంద్రాయ సామగాయత విప్రాయ బృహతే ఘర్మకృతే విపష్టితే మనస్య వే త్వమింద్రాఘోరసిత్తం సూర్య మనోజయ విశ్వకర్మా విశ్వదేవో మహాసి బిభ్రాజం జ్యోతిషాస్మా ఆరగచ్చోరోచరం దివ దేవాస్త ఇంద్రసఖ్యాయ ఏమిరే తమ్ అభిప్రగాహయత పురుభూతం పురుష్టుతం ఇంద్రం ఏర్భ్యస్త విషమావివాసత యస్యద్దివర్ఘసో బృహత్సోదాధార రోదసీ గిరీం వజ్రాహం అపస్వర్వృషంత్వనా సరాజసి పురుష్టుత ఏకాః రుద్రాణి జిఘ్నసే ఇంద్రజయిత్రాః శ్రవస్యాః చ జంతవే ఇమానుకం భువనాశీష ధామేంద్రశ్చ విశ్వే చ దేవాః యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చ ఆదిత్యైరింద్రః సహతీ కృపాదీ ఆదిత్యేరంగస్తగణమరుద్భిరస్మాకం భూత్వమితనూనా హత్వాదే దేవా అసూరాన్ యదాయం దేవాదేవత్వమభిరక్షమాణాః ప్రత్యంచ వర్గమానజం జరీభిరాజిత్స్వధామీషిణాం పర్యవశ్యం అయావాజం దేవహీతం సనే మమ దేవ శతహీమాః సువీరాః ేవసుమత్తాయుషే ఈశానో అప్రతిష్కృత ఇందో అంగా కదామర్తమరాధసం పదాక్షుంపమివ స్ఫురత్ కదా శుశ్రవద్గిరగింద్రో అంగా యచ్చిద్ధిద్వా బహుభ్యాసతి ఉగ్రం తత్పత్యదేశవరింద్రో అంగా యయింద్రసోమపాత మోమదష్టమిష్టచేతరతి ఏనాహం సిన్యాత్రిణం తమీమహే ఏనాదశక్మయమద్భేగం మే భయం తం స్వర్ణరం ఏనా సముద్రమావీథా తమీమహే ఏన సింధుం మహీరథోరథామివ ప్రచోదయాః పంథాః మృతస్య జాతవే తమీమహే ఏంద్రదోర్గధి ప్రియస్తత్రాజితగోహ్యేంద్ర విశ్వత స్పృశపతిర్దివ అభిషత్యోమపా ఉభే బూత రోదసి ఇంద్రాశీషుంభతో వృధపతిర్దివ తం హి షష్మతీరామింద్రదత్తా పురామసి హంతాదస్తోర్మనోర్వృధపతిర్దివ ఏదుబంధో మదింతరం సించవాధ్వరిజో అంధస ఏవాహి వీరస్తవతే సదా వృధ ఇంద్రస్థాదరహరీణాన్నకిష్టే పూర్వ్యస్తోతిం ఉదాహరణం శశవసాన భంగనా తంబో వాజానాం పతిమహోమహిశ్రవస్య వాహ అప్రాయుభిర్యజ్ఞేభిర్వావృధేణ్యం ఏతోన్మింద్రం స్తవామహ సఖాయస్తోమ్యం నరం కృష్ణీర్యో విశ్వా అభ్యస్తే గజిత అగోరుదాయ గవిషే జుక్షాయ తస్మ్యం వచాః ఘృతాత్ స్వాదీయో మధూరశ్చ వోచత యస్యామీతాని వీర్యానరాధ పర్యేతవే జ్యోతిర్నశ్రమభ్యస్తి లక్షీణా స్తుహీంద్రం యశ్వరణోర్మ్యం వాజినం యమం అర్యోగజం మంహమానం విదాశుషే ఏవా నూనముపస్తు హి వైయశ్వదశమం సువిద్వాంసం చకృత్యం చరణీనా వేత్సాహిరదీనాం వజ్రహస్తపరివ్రజం అహరః శృంధు పరిపదామివ పనోదిః సుందరం క్షయం పరేణ సుంబానోహిష్మాయక్తభర్షో దేవానామవద్విషాః సుంబానయిత్సేషా సతి సహస్రా వాజ్యవృదః సుంబానాభేంద్రో దదాత్యాభువం రజం దదాత్యాభువం భోషువో అస్మదభిదాశివోంస్యాసనాభువం యుమ్నాని భోదజారిషుస్మత్పురోదజారిషుః యద్వశ్చిత్రం యుగే యోగే నమ్యం ఘోషాదమర్త్యం అస్మాదృతం మరుతో యచ్చ దుష్టరం ధృతా యచ్చ దుష్టరం అగ్నిం హోతారం మన్యేదాస్వందం వసుం సూనుం దహతో జాతవేదసం విప్రం న జాతవేదసం యవోర్ధ్వయాస్మద్వరో దేవో దేవాచ్చ కృపా ఘృతస్ విభ్రాష్టిమనోభష్టి శోచిషా జుహ్వానస్ సర్పిషా యజ్ఞై సంవిష్ణా పృషతేర్భిర్ష్టిర్యామన్ శుభ్రాసో అంజిషు ప్రియా ఉద ఆసద్యా బర్హిర్భారతస్య సూరవః పోత్రాదా సోమం దివతా దివోనర ఆవక్షి దేవా ఇహ విప్రయక్షీ దోసంభోదర్యోషు త్రిషు ప్రస్థితం సోమ్యం మధుమాగ్నిధాత్తవ భాగస్ త్రిప్రుహి ఏషస్యేతంబో నృమ్రవర్షదస్సహోజ ప్రతిదీమాహ్వోర్హిత తుభ్యం సుతోమాఘవం తుభ్యమామృతస్తమస్య బ్రాహ్మణా తవ త్రిపద్వీమా యమపూర్వమహూవేతమిదం భూవేసే దుహవ్యోర్యో నామ పద్యే అధ్వర్యభిప్రస్థితం సౌమ్యం మధుగోత్రాత్ సోమం ద్రవిణోదప్యుత ఋతుభిః స్వరూపకర్తృమోదరే సుదుఃఖామివ గోదుభే జుహోమధింజ విద్యమే ఉపనస్తవ నాగరి సోమస్య గోమపాహ్పిబ గోదాయం దేవతోమదాః అథాతే అంతమానాం విద్యామ సుమతీనాం మానో అతిఖ్యాగహి పరేహి విగ్రహవస్త్రతరంగమం వృక్షాది పష్టితం యస్తే సఖిభ్య ఆవరం ఉత బ్రూవంతు నో నిదో నిరన్యతశ్చిదారత తథానాయింద్ర యుద్ధువాః ఉతరస్తు భగాన్ అయర్వోచైరుద్రస్మ కృష్టజాః శ్యామే నిమ్నస్య చర్మాణి ఏమాశుమాశవే ఫలయజ్ఞశ్రియం నిర్మాదనం పతయన్మందరయత్సఖం అస్య పీత్వాశరతక్రతో ఘనో వృత్రాణామభవః ప్రావో వాజేషు వాజినం తంత్వా వాజేషు వాజినం వాజయామశ్చతక్రతో ఘనానామింద్రసాతరే యోరాయోర్మహాన్ సోపారస్తం మతః సఖా తస్మాయింద్రాయ గాయత ఆత్మేతానిషీదయేంద్రమభిప్రగాయత సఖాయ గోపవాహసః పురోగమం పురోణావీశానం వార్యాణాం ఇంద్రం సోమే సఖా సుతే సఖానో యోగ ఆభూవత్సరాజే సపురం ధ్యా గమద్వాజేభిదాసదాః యస్య సంస్థేన బృణ్వతే హరీ సమత్సుశత్రవః తస్మాయింద్రాయ గాయత సుతమామ్నే సుతాదిపేషు చ యోజంతి వీతలే సోమాః సోదధ్యాః శిరః త్వం సుతస్య వీతలే సద్యో వృద్ధో అజాయథాః ఇంద్రజ్యేష్ఠ్యాయ సుక్రతో ఆత్మా విశంపాశవ సోమాస ఇంద్రగర్వణః ఛందే సంతు ప్రచేతసే త్వాం స్తోమా అవివృధన్వా సుక్తాశతగ్రతో త్వాం వర్ధంతు నో విరాహ అక్షీతోజస్తనే దివం వాజమింద్రసహస్రిణం యస్మిన్నిష్ణాలిపం స్యాః మానోమర్తాభిద్రోహం నూనామింద్రజర్వణః ఈశానోయమయావధాం యుంజంతే ప్రధ్నమరుషంచరంతం పరీతస్థుషాః రోచంతే రోచనాదివి యుంజంతస్యకామ్యాహరీ విపక్షధారథే శోణాధృష్టోనుపాహసా కేతుం కృణ్వన్న కేతవే పేషో వరిజాపేషసే సముషద్భీరజాయథాః ఆదః స్వధామనుభుర్గర్భత్వమేరిరే దధానానామయజ్ఞయం ఏలుచేదారుశక్తిభర్గుహాజిందవన్మేభిః అరిందవుస్త్రిజాను దేవజంతో యథా మతిమచ్చాః విదత్వా సుంగిరాః మహాపారోషతః శ్రుతం ఇంద్రేణ సంహిరక్షసే సంజగ్మానో అభిభ్యుషా మందోదరమానవర్జత అనవర్జేరభిద్యోభిర్మఖ సహస్వదర్జతి గణేంద్రస్య కామ్యైః అరపయజ్మన్నాగహి దివోవారోచనాదధి సమస్మింద్రంజతీరాహ ఇదో వా సాతిమీమహే దివో వా పార్థివాదధి ఇంద్రం మహోవారజసః ఇంద్రమిద్గాధిరో బృహదింద్రవర్గేభిరక్కిణాః ఇంద్రం వాణీరోషధ ఇంద్రయుద్ధయోస్తంమిష్ట ఆవచోయుధాః ఇంద్రో వజ్రీరణుయరాః ఇంద్రో దీర్ఘాయ రక్షసాధూర్యం రోహయద్దివి విగోభిరద్రీమైరయత్ ఇంద్రవాజేషు నవసహస్రప్రధరేషు చ ఉగ్ర ఉగ్రాభిరోధిభిః ఇంద్రం వయం మహాసనరింద్రమర్భే హవామహే యుజం వృత్రేషు వజ్రిణం సమాషన్నముంచరుం దావన్నపాహి అస్మభ్యమమ్రదిష్కృతః తుంజే తుంజే ఉత్తరే స్తోమాయింద్రస్య వజ్రిణాః బలిందే అస్య సుష్టుతిం వృషాః యూథే వంసర్గః క్లిష్టీరిజత్యోజరథా ఈశాః నో అప్రదిష్కృతః ఏకశ్చర్షయీణాం మధూనామిరజ్యతి ఇంద్రః పంచక్షితీనాం ఇంద్రం వో విశ్వతస్పరిహవామహేభ్యః అస్మాకర్మస్తు కేవలః ఏంద్రసానసిం రజిం సచిత్తానందరాసహం పరిశిష్టభూతలే భరాత్ నియేన పుష్టిహత్యజాలిమిత్రారుణధామహే తోతా సోన్యర్వత ఇంద్రతోతా సామయం వజ్రం ఘనాదీమహి జయే మహిమం యుధిస్పృధాః వయం సూరేభిరస్త్రే ధరిం దత్తయా యుజా వయం సా సఖ్యామ ప్రతన్యతః మహావింద్ర పరశ్చనుమాహిత్వమస్తు వజ్రిణే జోర్న ప్రథినాశవాః సమోహే వాయాచరణస్తోకస్య సనీతో విప్రాసో వాధియాయవాః యః కక్షిః సోమపాతరవస్త మంత్రజీవన్మాదే ఉర్మీలాపోనకాకుదాః ఏవాహ్యస్య సూనృతాః విరక్షీయోమీమహి పక్వాశాఖానదాశుషే ఏవాహితే విభూతయూతయ ఇంద్రమావతే సద్యశ్చిత్సందీదాశుషే ఏవాహితేస్తోమ ఇంద్రం చ సంస్యాః ఇంద్రాయ సోమపీతలే ఇంద్రే హిమత్సంధసో విశ్వేభిః సోమ పర్వభిః మహాభిష్టిరోజసా ఏవేనం సృజతా సుతే మందిమింద్రాయ మందిరే చక్రిం విశ్వాదిచక్రాలే మత్స్వాశుచక్రమంతిభిర్తోమేభిర్విశ్వచర్షణే సరేష్వా అసగ్రమింద్రతే గిరః ప్రదిత్వాముదరహాసత అజోషావృషభం పతిం సంచోదయ చిత్రవర్వాగ్రాధరింద్రవరేణ్యం అసరగిరితే విభో ప్రభు పస్మాంసు తత్ర చోదయేంద్రరాజేన భస్మదః త్రివిద్యుమ్న యశస్వదః సంగోమాదింద్రవాజవదస్మే పృథుశ్రవో బృహద్ విశ్వాయుర్ధే హ్యక్షీణం అస్మేధే శ్రవో బృహద్యుమ్నం సహస్రసారవం ఇంద్రతారథిరీరిషాః వసోరింద్రం వసోపజంగేర్భిర్వృణంత ఋగ్మియం హోమగంధారభూతయే సుతే సూతేన్యోకసే బృహద్బృహతయే దీ ఇంద్రాయ సుషమర్చతి.